ఊర్ధ్వాస్య సమిధాః సమిధో భవంతి సమిధైతి సమిధాః భవంత్యోర్ధ్వా ఊర్ధ్వా శుక్రా శుక్రా శోచీగ్నేషి శోచీగ్నేశ్యగ్నేః అగ్నేరిత్యగ్నేః యుమత్తమా సుప్రతీకస్య యుమత్తమేతి ద్యుమత్తమా సుప్రతీకస్య సూనోః సుప్రతీకస్యేతి సుప్రతీకస్య సూనోరితి సూనోః తనూన పాదసూరః తనూన పాదితి తనూ న పాత్ అసూరో విశ్వవేదాః విశ్వవేదా దేవః విశ్వవేదా ఇతి విశ్వవేదాః దేవో దేవేషు దేవేషు దేవః దేవైతి దేవః తథో అనత్తు అనత్తు మధ్వాః మధ్వా ఘృతేన ఘృతేనేతి ఘృతేన మధ్వా యజ్ఞం యజ్ఞం నక్షసే నక్షసే ప్రీణానః ప్రీణానో నరాసాంసాః నరాసాంసో అగ్నే అగ్నైత్యగ్నే సుకృద్దేవః సుకృదితి సుకృద్ దేవః సవితా సవితా విశ్వవారః విశ్వవార ఇతి విశ్వవారః అక్షాయం అయమేది ఏతి సవసా సవసా ఘృతేన ఘృతేనేలానః ఈలానో వన్నీ పన్నిర్నవసా నమసేతి నమసా అగ్నిగ్రశ్రుతాః శృజో అధ్వరేషు అధ్వరేషు ప్రయత్సు ప్రయత్సితి ప్రయత్ సు సయక్షతే యక్షరస్య అస్య మహిమానం మహిమానమగ్నేః అగ్నేః సహ సైం ఈం మంద్రా మంద్రాసు ప్రయసాః సుప్రయస ఇతి సుప్రయసాః వసుశ్చేతిష్ఠః చేతిష్ఠో వసుధాతామః వసుధాతామశ్చ వసుధాతమైతి వసుధాతామః చేతి చ ద్వారో దేవీ దేవీరను అన్వస్య అస్య విశ్వే విశ్వేను వ్రతా రతాదంతే జగంతే అగ్నేః అగ్నేరిత్యగ్నేః ఉరువ్యచ సోధాంనా ఉరువ్యచ సయిత్యోరువ్యచ సహ ధాంనా పత్యమానాః పత్యమానా ఇతి పత్యమానాః తే అస్య తే ఇతి తే అస్య యోషణే యోషణే దివ్యే యోషణే ఇతి యోషణే దివ్యేన దివ్యే ఇతి దివ్యే నయోనౌ యోనా ఉషసానక్తాః ఉషసానక్తే త్యుషసానక్తాః ఇమై యజ్ఞం యజ్ఞమవతాన్ అవతామధ్వరం మధ్వరం నాః నైతీనః దేయ్యూయా హోతారా హోతారా భూవధ్వం ఊర్ధ్వమధ్వరం అధ్వరం నాః నోగ్నేః అగ్నేర్జిహ్వా జిహ్వామపి అభిగృణీతం గృణీతమితి గృణీతం కృణుతం నాః న స్విష్టిం స్విష్టిమిది సుష్టిం తిస్రో దేవీ దేవీయద్బర్హిః బర్హిరేదం ఏదం ఇదాం సదంతు సదంతిలా ఇలా సరస్వతీ సరస్వతీ భారతీ భారతీ భారతీ మహీ గృణానా గృణానేతి గృణానా తన్నాః నస్తురీపం తురీపమద్భూతం అద్భూతం పురుక్షు పురుక్షుత్వష్టాః త్వష్టాః సువీరం సువీరమితి సువీరం రాయస్పోషం పోషం వి విశ్యతు స్యతు నాభిం నాభీమస్మే అస్మే ఇత్యస్మే వనస్పతేవ అవసృజ సృజారరాణః దేవేషు దేవేష్విది దేవేషు అగ్నిర్హవ్యం హవ్యాం శమితా శమితా సూదయాతి సూదయాతీతి సూదయాతి అగ్నే స్వాహా స్వాహా కృణుహి కృణుహి జాతవేదః జాతవేద ఇంద్రాయ జాతవేద ఇతి జాత వేదః ఇంద్రాయ హవ్యం హవ్యమితి హవ్యం విశ్వే దేవా దేవా హవిహి హవిరిదం యురంజూషంతాం జుషంతామితి జుషంతాం పీవో అన్నారయి వృధాః పీవో అన్నానికి పీవాః అన్నాని రైవృధస్సు మేధాః రైవృధైతి రయి వృధాః సుమేధా శ్వేతః సుమేధా ఇతి సు మేధాః శ్వేతస్యే శక్తి శిశక్తి నియుతాం శిశక్తీతి శిశక్తి నియుతామభిశ్రీ నియుతామితి నియుతాం అభిశ్రీరిత్యభిశ్రీ తే వాయవే వాయవే సమానసః సమానసోవీ సమానస ఇది స మానస ఇతస్థు తస్థుర్విశ్వా విశ్వేత్ ఇన్నరాః నరస్వపత్యాని స్వపత్యాని చక్రుః స్వపత్యానీతి సు అపత్యాని చక్రురితి చక్రుః రాయేను నృయమ్ యం జజ్ఞతుః జజ్ఞతుః రోదసి రోదసి మే రోదసి ఇతి రోదసి ఇమే రాయే ఇమే ఇతి మే రాయే దేవీ దేవీ ధిషణా ధిషణా ధాతి ధాతి దేవం దేవమితి దేవం అథ వాయుం వాయుం నియుతాః నియుతశ్చత నియుత ఇతి నియుతాః శ్చత స్వాః స్వాహుత ఉత శ్వేతం శ్వేతం వసూధితిం వసూధితిం నిరేకే వసూధితిమిది వసూధితిం నిరేక ఇతి నిరేకే వాయురగ్రేగాః అగ్రేగా యజ్ఞప్రీః అగ్రేగా ఇత్యగ్రేగాః యజ్ఞప్రీయ సాకం యజ్ఞప్రీరితి యజ్ఞప్రీః సాకం గన్ గన్మనసా మనసా యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం శివో నియుద్భిః నియుద్భిః శివాభిః నియుద్భిరితి నియుద్భిః శివాభిరితి శివాభిః ప్రయాభిః యాభిర్యాసి యాసి దాశ్వాగ్నేశం దాశ్వాగ్నేశమచ్చ అచ్చా నియుద్భిః నియుద్భిర్వాయో నియుద్భిరితి నియుద్భిః వాయనిష్టయే వాయోయితి వాయో ఇష్టయే దురోణే దురోణయితి దురోణే నినాహ నోరయిం రయీం సుభోజసం సుభోజసం యువస్వ సుభోజసమితి సుభోజసం యువస్వని నివీరం వీరం గవ్యం గవ్యమస్యం అస్యం చ రాధాః రాధయితి రాధాః వాయోయే వాయోయితి వాయో ఏతే తే సహస్రిణాః సహస్రిణో రథాసః రథాసస్తేభిః తేభిరాగభిః ఆగభిః గహీ నియుత్వాన్ సోమాపీతయే సోమాపీతయ ఇతి సోమ పీతయే ఏకయాచభీ దశభిశ్చ దశభిరితి దశభీః చ స్వభూతే స్వభూతే ద్వాభ్యాం స్వభూత ఇతి స్వభూతే ద్వాభ్యామిష్టయే ఇష్టయే వింశతి వింశతి చేతి చిసృభిశ్చ తిసృభిరితి తిసృభీః చ వహసే వహసే త్రింశత నియుద్భిః నియుద్భిర్వాయో నియుద్భిరితి నియుద్భిః వాయ ఇహ వాయో ఇతి వాయో ఇహత కావి విముంచ ముంచేతి ముంచ నియుత్వాన్ వాయో నాయాగహి వాయో ఇతి వాయో ఆగహి యస్యయం అయాం శుక్రః శుక్రో అయామి అయామి తే అయితి తే గంతాసి అసి సున్వతః సున్వతో గృహం గృహమితి గృహం వాయో శుక్రః వాయో ఇతి వాయో శుక్రో అయామి అయామి తే తే మధ్వాః మధ్వో అగ్రం అగ్రం దివిష్టిషు దివిష్టిష్విది దివిష్టిషు ఆయాహి యాగి సోమాపీతయే సోమాపీతయే స్పార్హః సోమాపీతయ ఇతి సోమ పీతయే స్పార్హో దేవ దేవ నియుత్తాత నియుత్తతే నియుత్తాత ఆనాః నో నియుద్భిః నియుద్భిః శతినీభిః నియుద్భిరితి నియుత్ భీః శతినీభిరధ్వరం అధ్వరాం సహస్రిణీభిః సహస్రిణీభిరుప ఉపయాహి యాహి యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం వాయో అస్మిన్ వాయో ఇతి వాయో అస్మిన్ సవనే సవనే మాదయస్వ మాదయస్వ యూయం యూయం పాత పాత స్వస్తిభిః స్వస్తిభిః సదా స్వస్తిభిరితి స్వస్తిభిః సదా నః నయితి నః తవ వాయో వాయృతస్పతే వాయో ఇతి వాయో ఋతస్పతే త్వష్టుః ఋతపత ఇత్యేత పదే త్వష్టుర్జామాత జామాతరద్భుత అద్భుతేత్యద్భుత అవాగస్యావృణీమహే ఆవృణీమహే వృణీమహ ఇది వృణీమహే ఏన ద్యౌః ద్యౌరుగ్రా ఉగ్రా పృథివీ పృథివీ చృఢా ృాయన తేన స్వాహ స్వస్థితం స్వరితి స్వాహ సభిజయ్యేన ఏన నాకా నాకైతి నాకా యో అంతరిక్షే అంతరిక్షే రజస రజసో విమానా విమాన కస్మై విమాన ఇతి విమానా కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ యం క్రందసీ క్రందసీ అవసా క్రందసీ ఇతి క్రందసీ అవసా తస్తభానే అభి తస్తభానే ఇతి తస్తభానే అభ్యైక్షేతాం ఐక్షేతాం మనసా మనసా రేజమానే రేజమానే ఇతి రేజమానే యత్రాధి అధిశూరా శూర ఉదీత ఉదీతో విభాతి ఉదీతయిత్యుత్ ఈత విభాతీతి విభాతి ఆపోహ హయతే యద్వేహతి బృహతీర్విశ్వం విశ్వమాయన్ ఆయన్ గర్భం గర్భం దదానా దదానా జనయంతీ జనయంతీరగ్నిం అగ్నిమిత్యగ్నిం తతో దేవానాం దేవానాగ్నిసం సమవర్తత అవర్తతాసూః అసురేకాః ఏక ఇత్యేకాః యశ్చేక్ చిదాపాః ఆపో మహినా మహినా పర్యపశ్యత్ పర్యపశ్యద్దక్షం పర్యపశ్యదితి పరి అపశ్యత్ దక్షం దధానాః దధానా జనయంతీ జనయంతీర్యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం యో దేవేషు దేవేష్వధి అధి దేవః దేవ ఏకాః ఏక ఆసీత్ ఆసీదిత్యాసీత్ నో జజాన జజానేతి జజాన బృహతీయజ్జజాన జజానేతి జజాన విశ్వా జాతాని జాతానీతి జాతాని అభిత్వా పాశూరా శూరనో నమః నో నమో దుగ్ధాయివ అదుగ్ధాయివ ధేనవ అదుగ్ధాయివేత్యదుగ్ధాః ఇవ ధేనవ ఈ ధేనవః ఈశానమస్య అస్య జగతః జగత స్వదృశం స్వదృశమీశానం స్వదృశమితి స్వః దృశం ఈశానమింద్ర ఇంద్రతస్తుషాః తస్తుషమితి తస్తుషాః నత్వావాన్ అన్యః త్వావానితి త్వావాన్ అన్యో దివ్యః దివ్యో న పార్థివః పార్థివో న జాతః జాతో న జనిష్యతే జనిష్యత ఇతి జనిష్యతే అశ్వాయంతో మఘవన్ అశ్వయంత ఇత్యశ్వ ఇంద్రాః మఘవన్నింద్ర మఘవన్నితి మఘ మన్ ఇంద్రవాజినాః వాజినో గమ్యంతాః గమ్యంతస్వా త్వా హవామహే హవామహీ హవామహే త్వామితే ఇద్ధి హి హవామహే హవామహే సాతౌ సాతౌ వాజస్య వాజస్య కారవాః కారవయితి కారవాః త్వాం వృత్రేషు వృత్రేష్ంద్ర ఇంద్ర సత్పాతిం సత్పాతిం నరాః సత్పాతిమితి సత్ పాతిం నరస్త్వాం త్వాం కాష్ఠాసు కాష్ఠాస్వర్వాతః అర్వాత ఇత్యర్వాతః సత్వం త్వన్నాః చిత్రవజ్రహస్త వజ్రహస్తధిష్ణుయా వజ్రహస్తేతి వజ్రహస్త ధిష్ణుయా మహః ధిష్ణుయేతి ధిష్ణు యా మహస్త వానః సవానో అద్రివః అద్రివ ఇత్యద్రివః గామస్వం అశ్వాం రథ్యం రథ్యామింద్ర ఇంద్రసం సంగీర కిరసత్రా సత్రావాజం వాజన్న జిగ్యుషే జిగ్యుష ఇది జిగ్యుషే కయాన నశ్చిత్ర చిత్ర ఆభూవత్ ఆభూవత్ భువదూతీ ఊతీ సదావేధ సదావేధ సఖా సదా వేధ ఇది సదా వేధ సఖేతి సఖా కయా సచిష్టయా సచిష్టయా వృత వృతేతి వృత తస్వా సత్య సత్యో మదానాం మదానాం మాంహిష్టః మాంహిష్టో మత్సతే మత్సరంధసః అంధస ఇత్యంధసః ధృఢాచీతే ఇదారుజే ఆరుజే వసు వస్వితి వసు అభీషుణాః సునాః నః సఖీనాం సఖీనామవిత అవిత జరిత్రీణాం జరిత్రీణామితి జరిత్రీణాం సతంభవాసి భవాస్యూతయే భూతయ్యూతయే యజ్ఞాయజ్ఞావః యజ్ఞాయజ్ఞేతి యజ్ఞాయజ్ఞా గో అగ్నయే అగ్నయే గిరాగీరాచ గిరాగీరాచ గిరాగిరేతి గిరా వీరా చ దక్షసే దక్షస ఇది దక్షసే ప్ర వయం ప్రేతి ప్ర వయమమృతం అమృతం జాతవేదసం జాతవేదసం ప్రియం జాతవేదసమితి జాత వేదసం ప్రియం మిత్రం మిత్రన్న సాంశిషం సాంశిషమితి సాంశిషం ఊర్జో నపాతం నపాతాం సహ సహినా హినాయం అయమస్మయుః అస్మయుద్దాసేమ అస్మయురిత్యస్మయుః దాసేమ హవ్యదాతయే హవ్యదాతయైతి హవ్యదాతయే భువద్వాజేషు ద్వాజేష్వవిత అవిత భువద్ భువద్విధః విధ ఉత ఉతత్రాత త్రాత తనూనాం తనూనామితి తనూనాం సంవత్సరోసి అసి పరివత్సరః పరివత్సర ఇదావత్సరః పరివత్సర ఇది పరివత్సరః ఇదావత్సర ఇద్వత్సరః ఇద్వత్సరో వత్సరః ఇద్వత్సర ఇతి వత్సరః వత్సర ఉషసాః ఉషసస్తే తే కల్పంతాం కల్పంతామహోరాత్రాః అహోరాత్రా అర్ధమాసాః అర్ధమాసాః అర్ధమాసా ఇత్యర్ధ మాసాః మాసా ఋతవాః ఋతవః సంవత్సరః సంవత్సరస్తే తే కల్పతాం కల్పతాం ప్రేత్యై ప్రేత్యాయేత్యై ప్రేత్యా ఇతి ప్ర ఇత్యై ఏత్యై సం ఏత్యా ఇత్యా ఇత్యై సం చ చాంచ అంచ ప్రచ సారయ సారయ సుపన్నచిత్ సుపన్నచిదసి సుపన్నచిదితి సుపన్నచిత్ అసితయా తయా దేవతయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువః ధ్రువసీద సీదేతి సీద ఓ ఓం సమిధేంద్రం సమిధేతీశం ఇథా ఇంద్రమిలః ఇలస్పదే పదే నాభాః నాభాః పృథివ్యాః పృథివ్యా అధి అధీత్యధి దియో వష్మన్ వష్మన్ సుసం సమిధ్యతే ఇధ్యత ఓజిష్ఠః ఓజిష్ఠశ్చర్షణీసహాం చర్షణీసహాం వేతు చర్షణి సహామితి చర్షణి సహాం వేత్పితి వేతు తనూన పాతమూతిభిః తనూన పాతమితి తను న పాతం ఊతిభిర్జేతారం ఊతిభిరిత్యూతిభిః జేతారమపరాజితం అపరాజితమిత్యపరాజితం ఇంద్రం దేవం దేవగ్గస్వర్విదం స్వర్విదం పతిభిః స్వర్విదమితి స్వః విదం పతిభిర్మధుమత్తమైః పతిభిరిపి పతిభిః మధుమత్తమైర్నరాసాంసేన మధుమత్తమైరితి మధుమత్తమైః నరాసాంసేన తేజసా తేజసేతి తేజసా ఇలాభిరింద్రం ఇంద్రమీలితం ఈలితమాజుహ్వానం ఆజుహ్వానమర్త్యం ఆజుహ్వానమిత్యాజుహ్వానం అమర్త్యమిత్యమర్త్యం దేవో దేవైః దేవైః సవీర్యః సవీర్యో వజ్రహస్తః సవీర్యైతి స వీర్యః వజ్రహస్తః పురంధరః వజ్రహస్త ఇది వజ్రహస్తః పురంధర ఇది పురం గదః బర్హిషీంద్రం ఇంద్రం నిషద్వరం నిషద్వరం వృషభం నిషద్వరమితి నిషత్ వరం వృషభం నర్యాపసం నర్యాపసమితి నర్య అపసం వసూభిరుద్రైః వసూభిరితి వసుభిః రుద్రైరాదిత్యైః ఆదిత్యైః సయుగ్భిః సయుగ్భిర్బర్హిః సయుగ్భిరితి సయుగ్భిః బర్హిరాసదత్ ఆసదత్ అసదదిత్యసదత్ ఓజోన వీర్యం వీర్యాం సహాః సహోద్గారాః ద్వార ఇంద్రం ఇంద్రమవర్ధయన్ అవర్ధయన్నిత్యవర్ధయన్ సుప్రాయణ అస్మిన్ సుప్రాయణ ఇతి సుప్రాయణాః అస్మిన్ యజ్ఞే యజ్ఞే విశ్రయంతాం స్నయంతామృతా వృధాః ఋతావృధో ద్వారాః ఋతవృధ ఇత్యరేక వృధాః ద్వార ఇంద్రాయ ఇంద్రాయ మీరుషే మీరుషే వ్యంతో యంతితి వ్యంతో ఉషే ఇంద్రస్య ఉషే ఇత్యుషే ఇంద్రస్య ధేను ధేను సుదుఘే ధేను ఇతి ధేను సుదుఘే మాతరాః సుదుఘే ఇతి సుదుఘే మాతరాః మహీ మహీ ఇతి మహీ మాతరౌ న సమాతరా ఇతి స మాతరౌ న తేజసా తేజసా వత్సం వత్సమింద్రం ఇంద్రమవర్ధతాం అవర్ధతామిత్యేతాం వీతామితి వీతాం విషజా సఖాయ సఖాయ హవిషాః హవిషేంద్రం ఇంద్రం విషజ్యతః విషజ్యత ఇతి విషజ్యతః కవీ దేవౌ కవీ ఇతి కవీ దేవౌ ప్రచేతసౌ ప్రచేతసా ఇంద్రాయ ప్రచేతసా ఇతి ప్రచేతసౌ ఇంద్రాయ దత్తః దత్త ఇంద్రియం ఇంద్రియమితి ఇంద్రియం ఇలా సరస్వతీ సరస్వతీ భారతీ భారతీ మహీః మహీరితి మహీః ఇంద్రపత్నీర్హవిష్మాదీః ఇంద్రపత్నీరితి ఇంద్రపత్నీః హవిష్మాదీరితి హవిష్మాదీః త్వష్టానమింద్రం ఇంద్రం దేవం దేవం విషజం విషజాం సుయజం సుయజం ఘృతశ్రియం సుయజమితి సుయజం ఘృతశ్రియమితి ఘృతశ్రియం పురురూపాం సురేతసం పురురూపమితి పురు రూపం సురేతసం మఘోనం సురేతసమితి సురేతసం మఘోనమితి మఘోనం ధియో జ్యోష్టారం జ్యోష్టారమింద్రియం ఇంద్రియమితీంద్రియం మద్ధా సమంజన్ సమంజన్ పతిభిః సమంజన్నితి సమ్ అంజన్ పతిభిః సుగేభిః పతిభిరితి పతిభిః సుగేభిః స్వదాది సుగేభిరితి సుగేభిః స్వదాది యజ్ఞం యజ్ఞం మధూనా మధూనా ఘృతేన ఘృతేనేతి ఘృతేన ఇంద్రగ్ర స్వాహా స్వాహాజ్యస్య ఆజ్యస్య మేధస మేధస స్థోకానాం స్థోకానాగ్ర స్వాహాకృతీనాం స్వాహాకృతీనాగ్రహవ్యసోక్తీనాం స్వాహాకృతీనామితి స్వాహాకృతీనాం హవ్యసోక్తీనామితి హవ్యసోక్తీనాం దేవాజ్జపాః ఆజ్జపాజుషాణాః ఆజ్జపా ఇత్యాజ్జపాః జుషాణా ఇంద్రాః ఇంద్రాజ్జస్య ఆజ్జస్యేత్యాజ్జస్య దేవం బర్హిః బర్హిరింద్రం ఇంద్రాం సుదేవం సుదేవం దేవైః సుదేవమితి సుదేవం దేవైర్వీరవత్ వీరవస్తీయన్నం వీరవదితి వీరవత్ స్తీయన్నం వేద్యాం వేద్యామవర్ధయత్ అవర్ధయదిత్యావర్ధయత్ వస్తోర్భృతం భృతం ప్రాప్తో అత్రోద్భృతం భృతాం రాజా రాజా బర్హిష్మతః బర్హిష్మతోతి అత్యాగాత్ అగాదిత్యాగాత్ ఇంద్రాం సంఘాతే సంఘాతే వీయద్వీః సంఘాతైతి సంఘాతే వీయద్వీర్యామన్ యామన్నవర్ధయన్ అవర్ధయన్నిత్యావర్ధయన్ ఆవత్సేన వత్సేన తరుణేన తరుణేన కుమారేణ కుమారేణ చ సమీపత అమీపతాప అపార్వాణం అర్వాణాం రేణుకాటం రేణుకాటం నుదంతా రేణుకాటమితి రేణు కాటం నుదంతామితి నుదంతా ఉషాసానక్తేంద్రం ఉషసానక్తేషసానక్త ఇంద్రై యజ్ఞే యజ్ఞే ప్రయతి ప్రయత్యహ్వేతాం నయతీతి ప్రయతి అహ్వేతామిత్యహ్వేతాం దైవీయర్విషాః విషప్రా ప్రాయాశిష్టాం అయాశిష్టాగ్ర సుప్రీతే సుప్రీతే సుధీతే సుప్రీతే ఇతి సుప్రీతే సుధీతే ఇతి సుధీతే వసుధితి దేవం వసుధితి ఇతి వసుధితి దేవమింద్రం ఇంద్రమవర్ధతాం అవర్ధతామిత్యావర్ధతాం అయా అవ్యన్యా అన్యాభా అఘాద్దేశాగ్నేసీ దేశాగ్రస్యాన్యా ఆన్యా అన్యా వక్షత్ వక్షద్వసు వసువార్యాణి వార్యాణి యజమానాయ యజమానాయ శిక్షితే శిక్షితే ఇతి శిక్షితే సుదుఘే పయసా సుదుఘే ఇతి సుదుఘే పయసేతి పయసా ఇషమోర్జం ఓర్జమన్యా అన్యా వక్షత్ వక్షత్సర్ధిం సర్ధీం సపీతిం సపీతిమన్యా సపీతిమితి సపీతిం అన్యా నవేన నవేన పూర్వం పూర్వం దయమానే దయమానే పురాణేన దయమానే ఇతి దయమానే పురాణేన నవం నవమదాతా అదాతామూర్జం ఊర్జమూర్జాహూతి ఊర్జాహూతి ఊర్జయమానే ఊర్జాహూతి ఇత్యూర్జ ఆహుతి ఊర్జయమానే ఇత్యూర్జయమానే హతాఘసాం సా ఆభాష్టా హతాఘసాం సా ఇతి హత ఆఘసాం సౌ ఆభాష్టా అభాష్టాగ్ని శిక్షితౌ శిక్షితా ఇతి శిక్షితౌ పతిమింద్రం ఇంద్రమవర్ధయన్ అవర్ధయన్నిత్యావర్ధయన్ అస్త్రక్షద్వారతి వారతీవం దివాం రుద్రై రుద్రైర్యజ్ఞం యజ్ఞాం సరస్వతీ సరస్వతీలా ఇలా వసూమతీ వసూమతీ గృహాన్ వసూమతీతి వసుమతీ గృహాని గృహాన్ త్రివరూథస్త్రీబంధుర త్రివరూథైతి త్రివరూథ త్రిబంధురైతి త్రిబంధుర సతేన సితి పృష్టానా సితి పృష్టానామాహీత సితి పృష్టానామితి సితి పృష్టానా ఆహీత సహస్రేణ ఆహీత ఇత్యాహీత సహస్రేణ ప్రవర్తతే వర్తతే మిత్రవరుణ మిత్రవరుణేత్ ఇలస్య అస్య హోత్రం హోత్రమర్హతః అర్హతో బృహస్పతిః బృహస్పతిస్తోత్రం స్తోత్రమశ్వినా అశ్వినాధ్వర్యవం ఆధ్వర్యవమిత్యాధ్వర్యవం మధుశాకస్సు పిప్పలః మధుశాక ఇతి మధుశాకః సుపిప్పల ఇతి సుపిప్పలః దివమగ్రేణ అగ్రేణాస్పృక్షతే అస్పృక్షదాంతరిక్షం ఆంతరిక్షం అంతరిక్షం పృథివీం పృథివీమాజృంహీత్ అగృంహీదిత్యాజృంహీత్ శ్వాసస్థమింద్రేణ శ్వాసస్థమితి సు ఆసస్థం ఇంద్రేణాసన్నం ఆసన్నమన్యా ఆసన్నమిత్యాసన్నం అన్యా బర్హీగ్రషి బర్హీగ్రష్యభి అభ్యభూత్ అభూదిత్యభూత్ స్విష్టం కుర్వన్ స్విష్టమితి సుష్టం కుర్వన్ స్విష్టకృత్ స్విష్టకృత్ స్విష్టం స్విష్టకృతి స్విష్టకృత్ స్విష్టమద్య స్విష్టమితి సుష్టం అద్యకరోతు కరోతు నః నైతీనః ఇంద్రాయ పశాగం ఛాగమితి ఛాగం ఇంద్రాయ ఛాగేన ఛాగేనేతి ఛాగేన అఘత్తం తం మేధస్థః మేధస్థ ప్రతి ప్రతిపచత పచత అగృభీత్ అగృభీతవీవృధత అవీవృధత పురోళాశేన పురోళాశేనేతి పురోళాశేన సమిధానం మహత్ సమిధానమితి సంధానం మహద్యసాహసుసామిద్ధం సుసామిద్ధం వరేణ్యం సుసామిద్ధమితి సుసామిద్ధం వరేణ్యమగ్నిం అగ్నిమింద్రం ఇంద్రం వయోధసం వయోధసమితి వయోధసం గాయత్రీం ఛందాః ఛంద ఇంద్రియం ఇంద్రియం త్యవిం రవిం గాం రవిమితి త్రి అవిం గాం వయాః వయో దధత్ దధతి దధత్ తనూనపాతముద్భిదం తనూనపాతమితి తనూ నపాతం ఉద్భిదయ్యం ఉద్భిదమిత్యుత్ విదం యం గర్భం గర్భమదీతి అదీతిర్దధే దధే శుచిం శుచిమితి శుచిం ఉష్ణిహం దిత్యవాహం దిత్యవాహమితి దిత్యవాహం ఈరేణ్యమీరితం ఈరితం వృత్రహంతామం వృత్రహంతామమిలాభిః వృత్రహంతామమితి వృత్రహన్ తామం ఇలాభిరీడ్యాం ఈడ్యాం సహాః సహ సోమం సోమమితి సోమం అనుష్టుభం పంచావిం అనుష్టుభమిత్యను స్తుభం పంచావిమితి పంచ అవిం సుబర్హిషం పూషణ్వంతం సుబర్హిషమితి సుబర్హిషం పూషణ్వంతమమత్యం పూషణ్వంతమితి పూషన్ వంతం అమత్యాం సీదంతం సీదంతం బర్హిషి బర్హిషి ప్రియే ప్రియే మృతా అమృతేత్యమృతా బృహదీంత్రివత్సం త్రివత్సమితి త్రివత్సం యజస్వతీ సుప్రాయణాః సుప్రాయణాగృతావృధాః సుప్రాయణా ఇతి సుప్రాయణాః ఋతావృధోద్వారాః ఋతవృధ ఇత్యర్థవృధాః ద్వారో దేవీః దేవీర్హిరణ్యైః హిరణ్య బ్రహ్మాణం బ్రహ్మాణమితి బ్రహ్మాణం పంక్తిమిహ ఇహ తుర్యవాహం తుర్యవాహమితి తుర్యవాహం సుపేశాసుశిల్పే సుపేశసేతి సుపేశరసా సుశిల్పే బృహతి సుశిల్పే ఇతి సుశిల్పే బృహతి ఉభే బృహతి ఇతి బృహతి ఉభే నక్తోషాసా ఉభే ఇత్యుభే నక్తోషాసానా నక్తోషసేతి నక్తోషసా దర్శతే దర్శతే విశ్వం దర్శతే ఇతి దర్శతే విశ్వమితి విశ్వం త్రిష్టుభం పష్టవాహం త్రిస్తుభమితి త్రిస్తుభం పష్టవాహమితి పష్టవాహం ప్రచేతసా దేవానాం ప్రచేతసేతి ప్రచేతసా దేవానామత్తమం ఉత్తమయ్యసాః ఉత్తమమిత్యోత్ తమం యశోహోతారాధా హోతారాధా దైవ్యా దైవ్యా కవీ కవీ సయుజా కవీ ఇతి కవీ సయుజేతి సయుజా జగతీమనడ్వాహం అనడ్వాహమిత్యనడ్వాహం వేషస్వతీయస్తిస్రః తిస్రో దేవీ దేవీర్హిరణ్యైః హిరణ్యైర్భారతీః భారతీయర్బృహతీః బృహతీయర్మహీః మహీర్పతిం పతిమిది పతిం విరాజం ధేనుం విరాజమితి విరాజం ధేనుం నా నేతినా సురేత సంతుష్టారం సురేత సమితి సుప్రేత సంతుష్టారం పుష్టివర్ధనం పుష్టివర్ధనాం రూపాణి పుష్టివర్ధనమితి పుష్టివర్ధనం రూపాణి బిభ్రాతం బిభ్రాతం పృథక్ పృథక్ పుష్టిం పుష్టిమితి పుష్టిం ద్విపద ముక్షాణం ద్విపదమితి ద్విపదం ఉక్షాణమిత్యుక్షాణం హిరణ్యపర్ణముక్షిణం హిరణ్యపర్ణమితి హిరణ్యపర్ణం ముక్షిణాం రసనా రసనాం బిభ్రాతం బిభ్రాతం వశిం వశిం భగం భగమితి భగం ककुभं वशा वशा वेहतं वेहतमिति वेहतं स्वाहा कृतिरग्निं स्वाहा कृतिरिति स्वाहा कृतिः अग्निं गृहपतिं गृहपतिं पृथक् गृहपतिमिति गृहपतिं पृथक् वरुणं वरुणं भेषजं భేషజం కవిం కవిం క్షత్రం క్షత్రమితి క్షత్రం అతిఛందసం బృహతే అతిఛందసమిత్యతి ఛందసం బృహదేషభం ఋషభమిత్యేషభం దేవం బర్హిః బర్హిర్వయోదసం వయోదసం దేవం వయోదసమితి వయోదసం దేవమింద్రం ఇంద్రామవర్ధయే అవర్ధయదిత్యావర్ధయే గాయత్యాచ్ఛందసా ఛందసేంద్రియం ఇంద్రియం చక్షుః చక్షురింద్రే ఇంద్రే వయాః వయో దధతి దధతి దధతి శుచిముష్మిః షుష్మిః ప్రాణం ప్రాణమితి ప్రాణం అనుష్టుపాబలం అనుస్తుభేత్యనుస్తుభా బలమితి బలం బృహత్యా శ్రోత్రం శ్రోత్రమితి శ్రోత్రం పంక్త్యా శుక్రం శుక్రమితి శుక్రం దేవో త్రిష్టుభా త్రిష్టుభాత్యుషిం త్రిస్తుభేది త్రిస్తుభా కృషిమితి కృషిం జగత్యా శోషం శోషమితి శోషం విరాజా రూపం విరాజేతి విరాజా రూపమితి రూపం ద్విపదాభగం ద్విపదేతి ద్విపదా భగమితి భగం కృతుభాయసాః యస ఇతి యసాః అతిఛందసా క్షత్రం అతిఛందసే కృతి ఛందసా క్షత్రమితి క్షత్రం ఇంద్రాయ వయోధసే వయోధసేచ్ఛాగం వయోధస ఇతి వయః దసే ఛాగమితి ఛాగం ఇంద్రాయ వయోధసే వయోధసే క్షాగేన వయోధస ఇతి.